దేవసుమేతాని హవీషుంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సభా తగేవాస్మై సభాన్ ప్రయచ్చంతి తగేనగుం సువంతే అగ్రదేవేణం గృహపతీనాగుం సువతే సోమో వనస్పతీనాం రుద్రపశూనాం బృహస్పతిర్వాచాం ఇంద్రజ్యేష్ఠానాం మిత్రసత్యానాం వరుణోధర్మపతీనాం ఏతదేవ సర్వం భవతి సవితాత్వా ప్రసవానాగుం సుమదామిది హస్తం గ్రంహాది ప్రసూత్యై ఏ దేవాదేవసుపస్థేత్యాహ యథాయుదురేవైతత్ మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమే వేతామాశాస్తే ఏషవో భరత రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణా ప్రతిత్యన్నామ రాజ్యమధాయీత్యాహ రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాది స్వాం తనువం వరుణోశిశ్రేదిత్యాహ వరుణసమమేవారుంధే శుచేర్మిత్రస్య వృత్త్యా భూమేత్యాహ శుచిమే వైనం వృత్తం కరోతి అమన్మహిమహతస్య నామేత్యాహ మనుతయే వైనం సర్వే వ్రాత వరుణస్య భూవన్ నిత్యాహ సర్వవ్రాతమే వైనం కరోతి విమిత్రయే వైరరాజిమతారీతిత్యాహ అరాజిమే వైనం తారయతి అసౌషుతం దయజ్ఞయారితేనేత్యాహ సురయత్యే వైనం ద్వితృతోజ విమానన్నాడిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ద్వాభ్యాం విమృష్టే దివాజమాన ప్రతిష్ఠిత్యై అగ్నే సోమీయస్థైకాదశ కపాలస్య దేవసుమాంచ హిజానగ్నే సృష్టకృతే సమవద్యతి దేవతాభిరేవైనముభయద పరిగృహాది విష్ణుక్రమాన్ క్రమతే విష్ణురేవ భూత్రేమాన్ లోకానభిజయతి అర్థేతస్థేది జుహోతి ఆహుత్యైవేనా నిష్క్రీయ గృహాది అసోహవిష్కృతానామేవాభిఘృతానాం గృహాది వహంతీనాం గృహాది ఏతావా అపాగం రాష్ట్రం రాష్ట్రమేవాస్మి గృహాది అసోశ్రియమేవైనమభివహంతి అపాం పచరసీత్యాహ మిథునమేవాగ వృషాసూర్మిరిత్యాహ ఊర్మిమంతమేవైనం కరోతి వృషసేనోసీత్యాహ సేనామేవాస్మిసగ్గశ్యతి ప్రదక్షితస్థేత్యాహ ఏతావా అపాం విష విషమేవాస్మై పరియూహతి మరుతామోజస్థేత్యాహ అన్నం వై మరుత అన్నమేవరుంధే సూర్యవర్చసస్థేత్యాహ రాష్ట్రమేవ వర్చస్యకః సూర్యప్రజసస్థేత్యాహ సత్యం వా ఏతత్ యద్వర్షతి అనృతయ్యదాతపతిపరిషది సత్యానృతే ఏవావరుంధే నైనకం సత్యానృతే ఉదితే హిగ్గస్థః ఏవం వేద మాందాస్థేత్యాహ రాష్ట్రమేవ బ్రహ్మవర్చస్యకః పాశాస్థేత్యాహ రాష్ట్రమేవ వశ్యకః షక్పరీస్థేత్యాహ పశువోవే షక్పరీః పశూనేవావరుంధే విశ్వభృతస్థేత్యాహ రాష్ట్రమేవ వయస్యకః జనభృతస్థేత్యాహ రాష్ట్రమేవేంద్రియావ్యకః అగ్నేస్తేజస్యాస్థేత్యాహ రాష్ట్రమేవ తేజస్యకః అపామోషధీనాగంగరస్థేత్యాహ రాష్ట్రమేవ మధవ్యమకః సారస్వతం గ్రహం గృహ్ణాతి ఏషావా అపాం పృష్టం యత్సరస్వతీ పృష్టమేవైనకం సమానానాం కరోతి షోడశభిర్గృహ్ణాతి షోడశకలో వై పురుషః యావానేవ పురుషః తస్మిన్ వీర్యం దశాది షోడశభిర్జుహోతి షోడశభిర్గృహ్ణాతి ద్వాత్రికంషత్సంపద్యంతే ద్వాత్రికంషదక్షరానుష్టుక్ భాగనిష్టప్సర్వాణి ఛందాగుంసి వాచే వైనగం సర్వేభ్యందోభిరభిషించతి దేవీరాపస్సం మధుమదేర్మధుమదేభ్యసృజ్యద్ధమిత్యాహ బ్రహ్మణే వైనాసగం సృజతి అనాశిష్టా స్వీరదేత్యాహ బ్రహ్మణే వైనాస్సాదయతి అంతరాహోజస్ బ్రాహ్మణాచ్చగుంశ్చ సాధయతి ఆగ్నేయో విహోతా ఐంద్రో బ్రాహ్మణాచ్ఛగుంసి తేజసా జీవేంద్రేణ చోభయతో రాష్ట్రం పరిగృహ్ణాది హిరణ్యేనోత్పుణాది ఆహుతే పవిత్రాభ్యాముత్పుణం దివ్యావృత్తే శతమానం భవతి శతాయుఃపురుషశతేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి అనుభృష్టమసీత్యాః అనుభృష్టగ్రిహ్యేతత్ వాజోబంధురిత్యాః వాజోశ్వేతబంధుః తపోజాయిత్యాః తపోజాశ్వేతత్ సోమస్య దాత్రమసీత్యాః సోమస్య శ్వేతద్దాత్రం శుక్రావశుక్రేణోత్పనామీత్యాః శుక్రాఖ్యాపః శుక్రగం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాః చంద్రాఖ్యాపః చంద్రగం హిరణ్యం అమృత అమృతేణేత్యాః అమృతాఖ్యాపః అమృతగం హిరణ్యం స్వాహ రాజసూయాయేత్యాః రాజసూయాయేనావత్పునాది సమాదోద్యుమ్నిరోద్రయేతారణ్యర్చా గృహ్ణాది వరుణసమేవారుంధే ఏకయా గృహ్ణాది ఏకథైవ యజమానే వీర్యం దధాది క్షత్రస్యోద్భవతి క్షత్రస్యోనిరసీతి తార్పిం చోష్టేషం చ ప్రేచ్ఛయో నిత్వాయ ఏకశరేణ దర్భవం జైలైః పవయతి శతాయుర్వై పురుషశరీర్యః ఆత్మైకశతః యావానేవ పురుషః తస్మిన్ వీర్యం దధాది దధ్యాశయతి ఇంద్రియమేవావరుంధే ఉదుంబరమాశయతి అన్నాభ్యస్యావరుధ్యై శష్పాన్యాశయతి సురాబలిమేవైనం కరోతి ఆవితయేతా భవంతి ఆవితమేవైనం గమయంతి అగ్నిరేవైనం గాధిపద్యేనావతి ఇంద్ర ఇంద్రియేణ పూషా పశుభిః పితావరుణౌ ప్రాణాపానాభ్యాం ఇంద్రో వృత్రాయ వజ్రముదయచ్చత్ సదివమలిఖత్ సోహర్యం నః పంథా అభవత్ సావిన్నేద్యావా పృథివీ ధృతవృద్యావా పృథివీ ఉపాధావత్ సాభ్యామేవ ప్రసూత ఇంద్రవృత్రాయ వజ్రం ప్రాహరత్ సావిన్నేద్యావా పృథివీ ధృతవృద్ధ ఆభ్యామేవ ప్రసూతో యజమానో వజ్రం భ్రాతుర్యాయ ప్రహరతి ఆవిన్నాదేవ్యజదర్విశ్వరూపేత్యాహ ఇయం వై దేవ్యజదర్విశ్వరూపే అస్యామేవ ప్రతిష్టతి ఆవిన్నోయమసా వాముష్యాయనోస్యాం విశ్వస్మిన్ రాష్ట్రయిత్యాహ విషయవేణగం రాష్ట్రేణ సమర్థయతి మహతే క్షత్రాయ మహతాధిపత్యాయ మహతే జాలరాజ్యాయేత్యాహ ఆశిషవే వేతామాశాస్తే ఏషవో భరతా రాజా సోమోస్వాగం బ్రాహ్మణా నాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ఇంద్రస్య వజ్రో శివార్థఘ్నయతి ధన ప్రయచ్చతి విజిత్యై శత్రుపాసనాశ్చేతేషూన్ శత్రూణేవాస్తిపాసంతే పాతమా ప్రత్యంచం పాతమా దుర్యంచ మన్వంచం మా పాదేత్యాహ ఇస్రో వీసురవ్యాహ ప్రదీచేతరస్య నోజే ఆభ్యయేవైనం పాంతి విద్భో మా పాదేత్యాహ దిగ్భయేవైనం పాంతి విశ్వాభ్యోమానాష్ట్రాభ్య పాదేత్యాహ అపరిమితా దేవేనం పాంతి హిరణ్యవర్ణా వృషసాం విరోజే తృష్టుభా బాహూ గృహ్ణాది ఇంద్రియం వే వీర్యం దృష్టగ ఇంద్రియమే వీర్యమరిష్టాదాత్మం ధత్తే దృశో వ్యాస్థాపయతి దిశామభిజిత్యే హిరణ ప్రక్రామేత్ అభిదిశో జయేత్ ఉత్తమాద్యేత్ మనసాను ప్రక్రామతి అభిజోదయతి నోన్మాద్యతి సమిషమాతిష్టేత్యాహ చేజయేవావరుంధే ఉగ్రామాతిష్టేత్యాహ ఇంద్రియమేవావరుంధే విరాజమాతిష్టేత్యాహ అన్నాద్యమేవావరుంధే ఉదీజేమాతిష్టేత్యాహ పశూనేవావరుంధే ఊర్ధ్వామాతిష్టేత్యాహ సువర్గమేవ లోకమభిజయతి అనూర్జిహీత సువర్గస్య లోకస్య సమష్ట్యై మారుత ఏష భవతి అన్నం వై మరుత అన్నమేవావరుంధే ఏకవిభూషికపాలో భవతి ప్రతిష్ఠిత్యై యోరణ్యేణ వాక్యో గణః తమ్ మధ్యత ఉపదధాది గ్రామ్యే పశుభిరారణ్యాన్ పశూన్ పరిగృహాది తస్మాగ్రామ్యే పశుభిరారణ్యా పశవ పరిగృహీతా పృథుర్వేణ్య అభ్యషిష్యత స రాష్ట్రం నాభవత్ ఏతాని పార్థాన్యపశ్యత్ ఆన్యజుహోతి తైర్వేదరాష్ట్రమభవత్ యత్పార్థాని జుహోతి రాష్ట్రమే భవతి బాహస్పత్యం పూర్వేణముత్తమం భవతి ఐంద్రముత్తరేణాం ప్రథమం బ్రహ్మదేవాస్మై క్షత్రం చ సమీచే దాది అథో బ్రహ్మన్నేవ క్షత్రం ప్రతిష్టాపయతి షట్పురస్తాదవిటేకస్య జుహోతి షడ్పరిష్టాద్ ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరః ఖలు వై దేవానాం పూః దేవానామేవ పురం మధ్యతో వ్యవసర్పతి తస్మిన్ కుతశ్చనోపావ్యాధో భవతి భూతానామవేర్జుహోతి అత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తదేవైనమవైతే తస్మాజ్జాయుర్వమాయుతి సర్వేభ్య మృత్యవో వేష్టా తస్మాజ్జాజూయేణ జానో నాభిర్దవై ప్రత్యేణమృతే సోమస్ త్రిషురసితమే మే త్రిషద్భూజాదిశార్దూలచర్మోపస్థనాది ఏవ సోమే త్రిషి యాశార్దూలే తామేవరుంధే మృత్యోర్వా ఏష వర్ణ యార్దూల అమృతము హిరణ్యం అమృతమసి మృత్యోర్మా పాహీ హిరణ్యముపాస్యతి అమృతమే మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి యుద్ధోన్మా పాహీపరిష్టాది ఉభయదేవాస్మై శర్మ దాది అవేష్టాదంతశూకాగిరి ప్రేమంశీషేణ విద్యతి దంతశూకానేవాపేదతే తస్మాద్వీపం దంతశూకాదంశుకా నిరస్తం నముచేశ్వరైతి లోహితాయసం నిరస్యతి వాగ్మానమేవ నముచిన్నిరవదయతే ప్రాణ ఆత్మన పూర్వే విషిక్ష్యాహు సోమో రాజా వరుణ దేవాసన్మసుమశ్చయే తే తే పాచకం సువంతాం తే తే ప్రాణకం సువంతామిత్యాహ ప్రాణానేవాత్మన పూర్వాన్నభిషించతి బ్రూయాత్ అగ్నే స్వాతేజసాభిషించామీతి తేజస్వేవ స్యాత్ దుష్కర్మాదు భవేత్ సోమశ్చత్వాద్యుమ్నేనాభిషించామీత్యాహ సౌమ్యో మీ దేవతయా పురుష స్వయమైనం దేవతయాభిషించతి అగ్నేస్తేజసేత్యాహేవాస్మిన్ దసాది సూర్యస్య వర్తసేత్యాహ వర్తదేవాస్మిన్ దసాది ఇంద్రస్యేంద్రియేణేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దసాది మిత్రావరుణయోర్వీర్యేణేత్యాహ వీర్యమేవాస్మిన్ దసాది మరుదామోజసేత్యాహ ఓజయేవాస్మిన్ దసాది క్షత్రాణాం క్షత్రపతిరసేత్యాహ క్షత్రాణమేవైనం క్షత్రపతిం కరోతి అతిదివస్ పాహేత్యాహ అత్యన్యాన్ పాహే దివావేతదాః సమావర్త్రం ధరాగుదేజేరిత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రుమమగః ఉచ్ఛేషణేన జుహోతి ఉచ్ఛేషణ భాగో వై రుద్రః భాగధేయేనైవ రుద్రం నిరవదయతే ఉదం ఫలేత్యాగ్నేర్ధే జుహోతి ఏషా వై రుద్రస్య జగే స్వాయామేవ దిశ రుద్రం నిరవదయతే రుద్రయత్యక్రయీపరన్నామేత్యాహ యద్వాస్యక్రయీపరన్నామ తేన వా ఏషిణస్తి యగముహిణస్తి తేనైవేణము సహసమయతి తస్మై హుతమధియమేష్టమసేత్యాహ యమాదేవాస్య మృత్యుమవయతే ప్రజాపదేనత్మచేతాన్నిన్యగిరస్య గృహేతుభూయాత్ యాన్ కామయేత రాష్ట్రమస్యై ప్రజా స్యాదితి రాష్ట్రమేవాస్యే ప్రజాభవతి వర్ణమయేనాధ్వర్యలభిషించతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ దాది ఔదుంబరేణ రాజన్యః ఊర్జమేవాస్మిన్నన్నాద్యం దాది ఆశ్వత్థేన వైశ్యః విషమేవాస్మిన్ పుష్టిం దాది దయ్యగ్రోధేణ జన్య మిత్రాన్నేవాస్మై కల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇంద్రస్య వజ్రో జువార్త్రఘ్నైరసముపావహరవిజిత్యై మిత్రావర్ణయోస్త్వా ప్రశాస్త్రోక్షశాయినద్మీత్యాహ బ్రహ్మణైవైనం దేవతాభ్యాయినక్తి ప్రతివాహినయినక్తే ప్రతివాహీ వై దేవరథ దేవరథమేవాస్మై యునక్తే త్వయోశ్వా భవంతి రథశ్చతుర్థః దౌసో జ్యేష్ఠతారథి యత్సంపద్యంతే యద్వారథవః ఋతుభిరేవైనయునక్తే పుష్పక్రమాన్ క్రమతే పుష్పదేవ భూతేమాన్ లోకానభిజయతి యః క్షత్రియ ప్రతిహితః సోన్వారభతే రాష్ట్రమేవ భవతి ఋష్టుభాన్నారభతే ఇంద్రియం వై తృష్టజే ఇంద్రియమేవ యజమానే దధాతి మరుతాం ప్రసవేదేర్హిత్యాహ మరుద్భిరేవ ప్రసూతముజ్జయతి ఆప్తం మన ఇత్యాహ యదేవ మనసేప్సేహేత్ తదావతి రాజన్యంజినాది మనాక్రాంతదేవాక్రమతే ఇవాజేషయింద్రియేణ వీర్యేణ ధ్యతే యో రాజన్యంజినాది సమహమింద్రియేణ వీర్యేణేత్యాహ ఇంద్రియమే వీర్యమాత్మన్ ధత్తే శూనా మన్యమే మన్యర్భూయాది దివారాహీమానహావమందరే పశూనాం వారేషమన్యః యద్వరాహ తేనైవ పశూనాం మన్యమాత్మన్ ధత్తే అభివాహ్యం శిశుమాణం కామయతే తస్యేంద్రియం వీర్యమాదాతో బాళాహీరుపాణమంచలే అస్యాంతర్ధత్తే ఇంద్రియస్య వీర్యస్యానాత్తే నమో మాత్రే పశువ్యాహిగుంసాయేరస్యాయరస్యాయేధేహీత్యాహ ఆయేవాత్మన్ ధత్తే ఊర్జస్యోర్జం మేధేహీత్యాహ ఊర్జమేవాత్మన్ ధత్తే యుంగశివర్చో శివర్చో మయిధేహీత్యాహ వర్చయేవాత్మన్ ధత్తే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయోర్జం వర్చో దధాతి రథవిమోచనీయాజుహోతి ప్రతిష్ఠిత్యై త్రయోశ్వా భవంతి రథశ్చతుర్థః తస్మాచతుర్జుహోతి యద్భూతః ప్రతిష్ఠేతాం సమానం లోకమియాతాం రథసంగృహేత్రారథవాహనే రథమా దధాతి స్వర్గాదేవైనం లోకాదంతర్దధాతి అరుంధస్సుదధాతి బ్రహ్మణైవైనముపావహరతి బ్రహ్మణా దధాతి అతిచ్ఛందా దధాతి అతిచ్ఛందావే సర్వాణి ఛందాగుంధి సర్వేభిరేవైనం ఛందోభిరా దధాతి పక్ష్మవాగేషా ఛందసాం హిరదిచ్ఛందాః హిరదిచ్ఛందా దధాతి పక్ష్మైవైనకం సమానానాం కరోతి మిత్రోషివర్ణోషేత్యాహ మైత్రం వాహ వారుణే రాత్రి అహోరాత్రాభ్యామేవహరే మిత్రోషివర్ణోషేత్యాహ మైత్రో వే దక్షిణ వారుణ సవ్య వైశ్వదేవ్యామిక్షా స్వమేవైనో భాగధేయముపావహరే సమహం విశ్వే దేవేరిత్యాహ వైశ్వదేవ్యో వై ప్రజాః తాయేవాద్యాత్కృతే క్షత్రస్య నాభిరతి క్షత్రస్యోనిరధీత్యధీవాసమాసనాధియోనిత్వాయ యోనామాధీరసుమాధీరేత్యాహ యథాయజదేవేజదే మాత్వాహిగుంసేన్మాహిగుంసేదిత్యాహాహిగుంసాయే విషసారథవ్రతవర్ణఃపస్యాస్వాదాంరాజ్యాశంకరదిత్యాహ సామ్రాజ్యమేవైనకం సుకృతం కరోతి బ్రహ్మాజన్ బ్రహ్మాజ్యాహ సవితాయమేవైనకం సత్యశం కరోతి బ్రహ్మాజన్ బ్రహ్మాజేంద్రోజి సత్యౌజా ఇత్యాహ ఇంద్రమేవైనకం సత్యౌజం కరోతి బ్రహ్మా రఘురాజన్ బ్రహ్మాజ మిత్రోజిషేమయుత్యాహ మిత్రమేవైనకం సుషేమం కరోతి బ్రహ్మా రఘురాజన్ బ్రహ్మాజివర్ణోజ సత్యధర్మేత్యాహ వర్ణమేవైనకం సత్యధర్మానం కరోతి సవితాజ సత్యసవైత్యాహ గాయత్రీమేవేతేనాభివ్యాహరతి ఇంద్రాదిశక్త్యౌ జాయుత్యాః దృష్టుపమేవేతేనాభివ్యాహరతే మిత్రాదిశే వైత్యాః జగజీమేవేతేనాభివ్యాహరతే సత్యమేతా దేవతాః సత్యమేతా నిషందాగుంధి సత్యమేవావరుంధే వరుణోజి సత్యసర్వేభ్యః అనుష్టుభమేవైతేనాభివ్యాహరతే సత్యాదిదేవానుష్టుభ సత్యాదితే వరుణ సత్యాదితే దేవావరుంధే నైనం సత్యాదితే ఉదితే హిగ్గస్థ హేం వేద ఇంద్రస్వ్రోజిష్టం ప్రయచ్చతి అజ్యోమయస్థ వజ్రే నైవాత్మా అమర పరగం గ్రంథయతి ఏమగుహితేయస్మాధ్యేయుభ్యేగం రాజా భోజితి పంచాక్షాన్ ప్రయచ్చతి ఏతే వై సర్వేయా అపరాజాయినమేనం కరోతి ఓదనం కృవలే పరమే శ్రీవాయేషన పరమామేనం గమయతి శౌనశ్రేమమాఖ్యాపయతే వరుణపాశాదేవైనం ముంచతి పరశ్రతం భవతి శరాయ పురుషశ్రదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మారుతస్యైకవింశయుగపాలస్య వైశ్వరేవ్యైకామక్షాగాగ్నయే స్పృష్టకృతే సమవర్జతి దేవతాభిరేవైనం భయద పరిగృహ్ణాతి అపాన్నత్రే స్వాహోర్జోనత్రే స్వాహార్జునే గృహపదయే స్వాహేది విశ్వాహుదేర్జుహోది ప్రయిమే లోకాః ఏష్మేవ లోకేషు ప్రతిష్ఠతి ఓం వరుణస్య సుషుమానస్య దశేంద్రియం వీర్యం పరాపదతి తచ్చగుంసుర్భిరణుసమసర్పతి తచ్చగుంసుపాగుంసగుంసత్వం అగ్నినా దేవేణ ప్రథమే హన్నముక్తాయంత సరస్వత్యా వాచా ద్వితీయే సవిత్రా ప్రథమేన తృతీయే ఓష్ణా పశుభిశ్చతుర్థే బృహస్పతినా బ్రహ్మణా పంచమే ఇంద్రేణ దేవేణ షష్ఠే వరుణేణ స్వయా దేవతయా సప్తమే సోమేణ రాజ్యాష్టమే పష్టారూపేణ నవమే విష్ణునా యజ్ఞేనాప్నోత్ యత్సగుంసృతోభవంతి ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆప్నోతి పూర్వా పూర్వావేర్భవతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై వరస్తాదు వసతాగుం సౌమ్యేణ ప్రజలకి సోమో వేదేతోషాః ఏతయేవ దంతసాది అంతరాత్వాష్ట్రేణ ఏతయేవ హిదంతష్టారూపాణి వికరోతి ఉపరిష్టాద్వైష్ణవేన యజ్ఞోవే విష్ణు యజ్ఞదేవాంతర ప్రతిష్టతి జామివా ఏతత్కుర్వంతి యత్సద్యో దీక్షయంతి సద్య సోమం క్రీణంతి పునరిశ్రాం ప్రయచ్చత్పిలామిత్వాయ అంగిరదస్సు వర్గం లోకయ్యంతః అప్సదేక్షాదవశే ప్రావేశయన్ తత్పుండరీకమభవత్ యత్పుండరిశ్రాం ప్రయచ్చతి సాక్షాదేవదేక్షాదవశే అవరుంధే అశర్వత్సరే సోమం క్రీణాది విశాక్షలా విరాడ్ అన్నం విరాడ్ విరాజేవాన్నాద్యమవరుంధే పుష్కరా భవంతిదేం దత్వాయ దశపేయా భవతి అన్నాద్యస్యావరుధ్యై శతం బ్రాహ్మణాః పిబంతి శతాయ పురుషశ్రుతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సప్తదశగ్నిస్తోత్రం భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాద్యై ప్రాకాశావద్భవ్యమే దదాతి ప్రకాశమేవైనం గమయతి ప్రజముక్తాగ్నే దేవాస్మై వాసయతి రుక్మగంహోత్రే ఆదిత్యమేవాస్మా ఉన్నయతి అశ్వం వృత్తోను ప్రతిహర్తృభ్యాం రాజాపత్యో వాశ్వ ప్రజాపతేరాప్యై ద్వాదశపక్షో హేర్బ్రహ్మణే ఆయుదేవావరుంధే విషామ్మయేత్రావరుణాయ రాష్ట్రమేవ వశ్యక ఋషభం బ్రాహ్మణాక్షగుంసినే రాష్ట్రమేవేంద్రియాగ్రిక వాసుదీనేత్రాబోధుర్భ్యా పవిత్రే దేవాశ్రైతే స్థూలియవాజితమచ్చావాకాయ అంతదేవ వర్ణమవేదే రడ్వాహమగ్నిధే బంధిర్వాడ్వాన్ బంధిరగ్నే బంధిరేవ బంధ్యయజ్ఞస్యావరుంధే ఇంద్రస్య సుషుపాణస్య త్రేధేంద్రియం వీర్యం పరాపదే భృగస్తృతీయమభవే శ్రాయంతేయం తృతీయం సరస్పదే తృతీయం భార్గవోహోతాభవతే శ్రాయంతేయం బ్రహ్మధామం భవతే వారవంతేయమగ్నిత్వామధామం సారస్పదేరపోగృహ్ణాదే ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యే శ్రాయంతేయం బ్రహ్మధామం భవతే ఇంద్రియమేవాస్మిన్ వీర్యగ్నిశ్రయతే వారవంతేయమగ్నిత్వామధామం ఇంద్రియమేవాస్మిన్ వీర్యం వారయతి ఈశ్వరో వా ఏష దిశోనాన్మయితా ఎం దిశోను వ్యా స్థాపయంతి దిశావగేష్టయోభవంతి దిక్ష్వేవ ప్రతిష్టతనున్మాదాయ పంచదేవతా విదతి పంచదిశ దిక్ష్వేవ ప్రతిష్టతి అభిషోహవిషయుష్పాదిహారయతి యజమానదేవత్యో వే బృహస్పతి యజమానమేవ తేజసా సమర్థయతి ఆదిత్యాం మరుధాంగభ్యమాలభతే మారుతే వృష్టిం వష్టౌహేంజైవాస్మై రాజ్ప్రంచ సమేజే దాది ఆదిత్యయా ఊర్వయా ప్రజలే మారుత్యోత్తరయా రాష్ట్రయమనుబ్ధాది ఉచ్చైరాదిత్యాయ ఆశ్రావయతి ఉపాకంశమారుత్యే తస్మాద్రాష్ట్రం విషమతి వదతి గర్భిణ్యా విద్యా భవతి ఇంద్రియం వే గర్భ రాష్ట్రమేంద్రియాగ అగర్భామారుతే విద్వే మరుత విషమే నిరింద్రియామగ దేవాసురా సంయత్తాసన్ ఏ దేవాశ్వినా పూషన్ వాచ సత్యకుంఠన్ నిధాయ అనుదేనాసురాభ్యభవన్ ఏ శుభ్యాం భూతే పురోటాశంతాశకాలన్ ప్రదోవేతే వాచస్ సత్యమవారుంధత శుభ్యాం భూతే పురోటాశంతాశకాలం నిర్భవతి అనులేనైవ భ్రాతుర్వ్యాన విభూయ వాచస్ సత్యమవరుంధే సరస్పదే సత్యవాచేతరం పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది సవిత్రే సత్యప్రసవాయ పురోడాశంతాశకపాలం ప్రసూత్యై దూతాన్ గృహిణోతి ఆవిత ఏతా భవంతి ఆవిదమేవైనం గమయంతి అథో దూతేభ్యయేవ నచిద్యతేక్షిణాసమధ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి తస్మాత్ శిశిరకృపం చాలా ప్రాంచో యాంతి సౌన్యం జలం తస్మాద్వ్యవసాయాదయంతి సావిత్రం ద్వాదశకపాలం తస్మాత్ పురస్తాజ్యవానాగం సవిత్రా విరుంధతే బాల్యపత్యం జలం సవిత్రైవ విరుధ్య బ్రహ్మణాయ వానాదశరే ద్వాష్టమష్టాకపాలం రూపాన్నేవతేన కురువతే వైశ్వానరం ద్వాదశకపాలం తస్మాద్ఘన్యేనైతాఘే ప్రత్యంజ కురు పంచాలాయాందే సారస్పదం చరం నిర్వపతి తస్మాత్వాచోపదంతే ఔష్ణేన వ్యవస్యంతే మైత్రేణ గృహంతే వారుణేన విధురాసులే క్షైత్రపత్తేన పాచయంతే ఆదిత్యేనాదశతే మాధిమాసేనాని హవేకంఠిశరుప్యాణేత్యాహు ఏవత్వన్పయంతైతి అసోకల్వాహు కంసంవత్సరంజే విశ్వజీని షడేవ పూర్వేద్యం నిరుద్యాని షడుత్తరేద్యో తేనేవత్వన్పయంతే దక్షిణోరసవాహన బాహ పూర్వేషాం దక్షిణ ఉత్తర ఉత్తరేషాం సంవత్సరస్యైవాంతౌ యునక్తి సువర్గస్ లోకస్ సమష్టై ఇంద్రస్ సుషుమానస్ సుధేంద్రియం వీర్యం పరాపదే అయత్సమన్యరక్షేపతే తత్ఫలమభవతే యద్వితీయం తద్వదనం యత్తృతీయం తత్కర్కంధో యన్నస్తః ససింహః యలక్ష్యోః సశాద్ధూణః యత్కర్ణయోః సవృగః యవూర్ధ్వః ససోమః యావాజే సాసురా ప్రయాసక్తవో భవంతి ఇంద్రియస్యావరుద్ధ్యై ప్రయాణిలోమాని ఋషిమేవావరుంధే త్రయోగ్రహాః వీర్యమేవరుంధే నామ్నా దశమీ తవే పురుషే ప్రాణాభిర్దశమీ ప్రాణాయింద్రియం వీర్యం ప్రాణాదేవేంద్రియం వీర్యం విజమాన ఆత్మంధత్తే శీధేన క్రియవాచష్పాని క్రీణాది నవాయోనహిరణ్యం యత్సీసం నస్త్రీనపుమాన్ యత్క్లీప రసో మోనసురా యత్సౌత్రమణీసమృద్ధ్యై స్వాద్వీన్వాదునేమేనాతి సోమాశుభ్యాం పచ్చస్వరస్పత్యై వచ్చస్వేంద్రాయసూత్రాన్ వచ్చస్వేత్యాహ ఏతాభ్యోక్తేషా దేవతాభ్య పచ్చతే ఇస్రస్తకం దృష్టా వసతి ఇస్రాహిరాత్రే క్రీడస్వామా వసతి పునాదుదే పరిశ్రమిలా పునాదివ్యావృత్తి పవిత్రేణ పునాది పవిత్రేణ హి సోమం పునంతి వారేణ శుష్పసాదనేత్యాహ వారేణ హి సోమం పునంతి వాయుపూత పవిత్రేణేతనేతయా పునీయాద్ ప్రధ్యాహ్యేషా అధిపవితస్యైతయా పునీయాద్ కవిరంగేత్యనిరుక్తయా ప్రజాపత్యా గృహ్ణాది అనిరుక్తః ప్రజాపతి ప్రజాపతేరాత్యై ఏకయత్రా గృహ్ణాది ఏకథైవ యజమానే వీర్యం దధాతి ఆశ్వినం ధూమ్రమానభతే అశ్వినో వై దేవానాం భేజౌ తాభ్యామేవాస్మై భేషజం కరోతి సారస్పదం మేషం వాగ్వై సరస్వతి వాగ్వైనం భిషజ్జతి ఐంద్రమృషభగుంధేయోపేష్మానభేద బహిర్భాత్మా ఇంద్రియం వీర్యం దధ్యాత్ భ్రాతృమత్పేజనయేత్ేకైవాస్మింద్రియం వీర్యం దాతి నాస్మై భ్రాతృవ్యం జనయతి నైతేషాం పశూనాం పరోడాశా భవంతి గృహపురోడాశాచ్యేతే యువకం సురామశ్వినేతి సర్వదేవత్యేయాజ్యానుభాగ్యే భవతః సర్వాదేవ దేవతాః ప్రీణాతి బ్రాహ్మణం పరిక్రీణీయాదుక్షేషణస్య పాతారం బ్రాహ్మణాహుత్యా ఉచ్చేషణస్య పాత ఇది బ్రాహ్మణం నవిందేత్ అన్వేకమపాయామవనయేత్ సైవ ప్రాయశ్చిత్తిః యద్వేదో ప్రామణ్యే వృద్ధం తదస్యేతమర్థం నానాదేవత్యా పశవశ్చ పరోడాశాశ్చ భవంతి సమధ్యై ఐంద్రః పశూనాముత్తమో భవతి ఐంద్రః పురోడాశానాం ప్రథమః ఇంద్రియేవాస్మి సమీచే దధాతి పురస్తాదనో యాజానాం పురోడాశే ప్రజలతి అథవోయే పురోడాశాః పశూనేవావరుంధే ఐంద్రమేకాదశకపాలన్యర్భవతి ఇంద్రియమేవావరుంధే సావిత్రం ద్వాదశకపాలం ప్రసోవత్యే వారుణం దశకపాలం అంతదేవ వరుణమవేదితే వటపాదక్షిణ ఉతవాదేశాశ్వగం సూచే ఉతాశ్వతరం ఉత సోమ ఉతసురా యత్సోత్రావణే సమర్థే బాహస్పత్యం పశుంజ వృక్షమజమవిదస్యాలభజే బ్రహ్మవే దేవానాం బృహస్పతే బ్రహ్మణేవ యజ్ఞస్య అభ్యర్థమవతి పురోడాశవానేవ పశుర్భవతి నఖ్యేతస్య గ్రహం గృహ్ణంతి స్వమ ప్రతీకాస్త్రప్రతేషదా దృణ్ణాయాగం సమవనయతి పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దక్షిణేంద్రోజుహోది పాపసదస్య వ్యావృత్తే హిరణ్యమంతరాధారయతి భూతామేవైనాంద్రుహోది శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఎత్రైవ సదా దృఢాన్ ధారయతి అన్యదధాది ప్రతిష్టిత్యై ప్రేణవా ఏతస్యేంద్రియం వీర్యం గచ్చతి యగం సోమాదిపపదే ప్రణాయ్యానువాక్యాభిరుపతిష్టతే యదేవాస్య ప్రేణేంద్రియం వీర్యం గచ్చతి దేవావరుంధే శృతిభిరుపతిష్టతే త్రీదేవా ఇతో లోకే పితరః ఆనేవ ప్రీణాది అథోత్రేణ వై యజ్ఞస్యేంద్రియాణి అధ్వర్యనుహోతా బ్రహ్మా నౌపతిష్టంతే యాన్యేవ యజ్ఞస్యేంద్రియాణి తైరేవాస్మై భేషజం కరోతి అగ్నిష్టోమగ్రాహసి యజ్ఞముఖం వా అగ్నిష్టోమ యజ్ఞముఖమేవారభ్య సమమాక్రమజే అథైతోభిజయత్రిగుంశపమానాభవతిగుంశద్వేదేవతాప్నోతి ప్రజాపతిష్టత్రిగుంశ తమేవాప్నోతి రగుంశరగేషస్తోమా నామయథా పూర్వం యద్విషమాస్తోమాః ఏతావాణవేయజ్ఞః యావాన్పవమానాః అంతఃశ్రేషణన్వా అన్యత్సమాపవమానాః ఏనాశపుంశన ఏనయథా పూర్వం ఆత్మనైవాగ్నిస్తోమేన ధ్నోతి ఆత్మనాపుణ్యో భవతి ప్రజావా ఉత్సాని పశవముత్సాని యదుక్షాభవత్యనుసందత్తే ఉపత్వాజామయోగిరేర్ప్రతిపద్భవతి వాగ్వై వాయుః వాయునేవైజోభిజేక సర్వాసామేవ ప్రజానాగం శూయతే సర్వాగేణం ప్రజారాజేతి వదంతి ఏతముత్యంతసక్షిభయిత్యాహ ఆదిత్యావై ప్రజాః ప్రజానామేవైతేన శూయతే యంతి వాయేతే యజ్ఞముఖాత్ ఏతం భార్యా అక్రన్నే యదాహపస్వభాచో అగ్రిగై తేనైవ యజ్ఞముఖాన్ నయంతే అనుష్టుత్పదమా భవతి అనుష్టుగుత్తమా వాగ్వా అనుష్టుగే వాచైవ ప్రయంతి వాచోద్యంతి ఉద్వరేర్భవంతి ఉద్వద్వా అనుష్టుభో రూపం ఆనష్టభారాజన్యః తస్మాదుద్వరేర్భవంతి శౌర్యనుష్టుగుత్తమా భవతి స్వర్గస్య లోకస్య సందత్తే యో వై సపాదేతి నైటకం సమ ఉపనమతి యస్సామభ్యయేతి పాపీయాంఛలు భవతి ఏతాని ఖలు వై సామాని యత్పృష్ఠాని భవంతి తైరేవ సమాన్నైతి యానిదేవ రాజానాగం సామాని తైరమస్మిల్లోకరుధ్నోతి యాని మనుష్య రాజానాగం సామాని తైరస్మిల్లోకరుధ్నోతి ఉభయోరేవ లోకయోరుధ్నోతి దేవలోకే చ మనుష్యలోకే చ ఏకవింశోభిగేతనీయస్యోత్తమోభవతి ఏకవింశకేశమనీయస్ ప్రథమ సప్తదశోదశమేయ విద్వాయేకవింశ రాష్ట్రపుంసత్రశ విషయ వేతన్మధ్యతోభిషిచ్యతే తస్మాద్వాగేష విషాం ప్రియ విషోదిమధ్యతోభిషిచ్యతే యద్వాగేన మతోదిశోనువ్యాస్థాపయంతి తత్స్వర్గం లోకమభ్యాలోహతి ఇమల్లోకం న ప్రత్యవలోహేత్ అధిజనం వేయాత్ ఉద్వామాద్యేత్ సోమో భవతి ఇమమేవ తేన లోకం ప్రత్యవలోహతి అసో అస్మిన్నేవ లోకే ప్రతిక్షన్వాదాయ ఇయం వైరజత అసో హరిణి యద్ ఆభ్యామేవేన భయన పరిగృహ్ణాది అరుణస్య అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరభ్యన్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యద్దృక్పవంతర్దధాది ఇంద్రియస్య వీర్యస్యానిర్ఘాతాయ శరమానాభవతి సరక్షరః శరాయ పురుషస్వేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వే హిరణ్యం ఆయుష్యా ఏవేనమభ్యతిక్షరంతి తేజో వే హిరణ్యం తేజస్యా ఏవేనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవేనమభ్యతిక్షరంతి అప్రతిష్ఠితో వా ఏషయిత్యాహుః రోరాజసూర్యేణ యజతగి యదా వా ఏషయేతేన ద్విరాత్రేణ యజతే అహప్రతిష్ఠా అథ సంవత్సరమాప్నోతి యావంజ సంవత్సరస్యాహోరాత్రాణి తావదేరేతస్య స్తోత్రీయాః అహోరాత్రేష్ట్రేమ ప్రతిష్ఠతి అగ్నిష్టోమః పూర్ణమహద్భవతి అతిరాత్ర ఉత్తరం నాయేనాహోరాత్రయో ప్రతిష్టతి పౌర్ణమాస్యాం పూర్ణమహద్భవతి అష్టకాయాముత్తరం నాయేవార్ధమాసయో ప్రతిష్టతి అమావాస్యాం పూర్ణమహద్భవతి ఉద్రష్ట ఉత్తరం నానైవ మాసయో ప్రతిష్టతి అసో ఖలు ఏ సమానపక్షే పుణ్యాహే స్యాదా కార్యం ప్రతిష్ఠిత్యై అపసవ్యాద్విరాత్రిత్యాహు దేక్ష్యేతే షండసి గాయత్రం చత్రైష్టుభం చ జగదే మంత్రయంతి నేన జగతి క్రియేత్యాహు విదేనాంద్రియమనే కుర్వంతీతి యదావాహీనస్యాహధ్వజతే సాహ్నస్య పాసవనం అథైవ జగతి కృతవ్యుష్ర్వా ఏషద్విరాత్ర ఏం విద్వాన్ విరాత్రేణ గజతే ఏవాస్మా ఉచ్చతి అసోతమేవాపహతే అగ్నిష్టోమంతరాహరి అగ్నిస్సర్వా దేవతాః దేవతాః స్వేమ ప్రతిష్ఠతి. ఓం ప్రథమాప్తకః సమాప్తః.